श्रीलक्ष्मीसहस्रे चित्रस्तबकः द्वाविंशः कमलायतनां चित्ते कलये यत्पदाम्बुजम् चिरं विबुधसन्मौळी चित्रस्तबकभूषितम् कमलायतनां चित्ते कलये यत्पदाम्बुजम् चिरं विबुधसन्मौळी चित्रस्तबकभूषितम् वेदानि सर्वसहस्राणि विभाव्य भवतीं रमे दास्यं यस्यास्तवोपैति देवी सापि सरस्वती कमले देवदेवस्य महिषित्वं स्तुतक्रमे विमले देवि देह्यस्य महितत्वं नतस्य मे पाहि देवि कमलो दधे सुते देहि पाप विलयं दयानिधे शेषशायि दयिते तमो मुषम् क्षेमुषीं कलय सुशोभनाम् संश्रिता नवितुम् आस्थया दया सारिणीह दिगधीश सेविता स्वप्रियस्य कलयन्त्युरःपदम् सम्पदं दिशतु सा हरिप्रिया श्रीरशेष जगदात्ति हारिणी शेषशैल शेखरायिता राजसे जननि रक्षणायनः सागरेन्द्र तनये सदातनी हरे प्रिये भगवतो हतसंश्रित साध्वसा अन्वहं क्रियमाणानाम् अम्भसां संहतीरयापि पायान्मामुरसापितः श्रियमुमार्ज्यां प्रपद्येत माम् को वा न स्थिरमश्नुते शमदनोऽपि आलोकितो जातु चिति वेदान्तैर्विनुताङ्घये నకిం ఉతేయోన్నతిం సంవతాహం సేవామో రచయామి మానస సదా భక్త్యా వహావాదరం రాధితా హి హితాధిరా మాయా సా మమ సాయామా కాపి దీప ప్రదీపికా సారయాదరిహాఖ్యాసౌ సౌఖ్యాహారి దయారసా మేయకాయ ధరా మాతా కామారాధజకాయ మే కారితాభిమత చిత్త వాసే హారితమా రమా మారమా తరిహాసేవా చిత్తమభితారికా కాపి మా సరసా సాత్రిలాపాకర నామక కాయి నారిహా సేవ్యా స్తువాచయాచవాతి స్వానాగ్ర్య వ్యాసరాహ వినాయికా కామనారకాలాది అక్షభావాణిషయే జగన్నాథే జశాంకదా ఆరుణాఘ కళా పీడో చాటారుద్ధిం హి సౌతి మా దార్ఘ్యదా మమ హే దేహే సాత్రాకా లలమేంతి మే ఖేది ఖేహ హయానేయా మయి ప్రసీద కమలేఖితే తేజసాధ శక్తే త్వం క్షిప్రముద్యదఘం మమ భజేమహి హరేహంతాం కారుణ్యరసపూరితాం భవామయ హరామి కామం ಕಾರ್ಪಣ್ಯ ತ್ರಾಸಹಾರಿಣೀ ಮಾವತಾದತ್ರ ಪರಮ ಮಾರತ ಸ್ವಾಕ್ಷಿ ಕಾಲಿಮಾ ಮಾಲಿಕಾಭಿ ಸಮೇತ ಮಾತಾ ಮೇ ವಿಧುತಾವಮ ಕ್ಷಮಾ ಸಮಾಗಮ ಭೀಮಾ ರಾಮಾನಾಮಾದಿಮಾ ಸಮಾ ಕ್ಷಮಾ ಕ್ಷೇಮಾ ರಮಾನಾಮಾ ರಮಾ ಸೀಮಾ ಸುಮಾತಿಮಾ ದಯಾ ಸಾರ ಸಾಹಿತ ಯಾ ಶುಭಾಮತಿ ಪಾಲಿತ ಸಾಭಾಕಾರ ಭಾವ ಪಾಹಿ ರಾಮ ರಾಮ ವಿಭಾತಿ ಸಮುದ್ರಜೋನ್ನತಾನ್ ಕುರ್ಯಾತ್ ಸಾನ ಸಂಸಾರ ತಾರಿಕಾ ಸಮುದ್ರಜೋನ್ವಿತಾನ್ ಕ್ರೌರ್ಯಾತಿ ಪುನಸ್ತ್ರಾಸಾನ್ವಿತಾರಿಕಾ ಇಂದಿರಾ ಭಾಸುರಾ ಪದ್ಮ ಮಂದಿರಾ ಘಟ್ಟಾಪಹ ಅಪರಾಧಹರ ದೃಷ್ಟ್ಯ ಸಾಪರಾಧ ಸುರಾದೃತ ಕಾಕಾನ್ನ ದೇವಿ ಪಾಪಃ ಭೂಭೂ ಮಹೇ ಯಾ ಮಖೇ ದದ ನಾನಾ ಘ ನಾನಾ ತ್ವಂ ಗಗ ದಾದಾವವನಿ ಮಾ ಮಾರ ಮಾತಾ ಹಿ ಭಾತ್ಯುಗ್ರ ರವಿ ಮಾಹಿತ ಭಾಗ್ರಮ ಮಾನಿತಾ ವಿಧಿ ಭೀತಾನಾಂ ಹೃತ ದುರ್ಗತ್ಯುರುಶ್ರಮ ಕಾಮರ ಜ್ಞಾನ ತರಿಕಾ ಛಾಯಾ ಸಮ್ಮತ ತುಲಾ ತಾಪನೋದನ ಹಾಸೈಕಾ ರಮಾ ನತ ಸುರಾವತಾತಿ ಆಪ ಸಂಹಾರಿಕಾ ರಾತು ಮನೋಜ್ಞಾನನ ಸಮ್ಮತ ಜ್ಞಾನತಾಮ ದಯಾ

स्वास्थ्य नाकादिपद चित्ये धयन्ति हतामा माता हन्तीति सूते प्रचित सतचिर सानुकूल्यावनामा महानावल्या प्रकृष्टम् परमम् अमरत प्रीतिरक्षारसामत्रवेक्षितकर्म कुक्षितिभुजाम् नो सर्वशा यद्दृशाम् पत्यन्तस्थितिम् अत्र विन्दति भयम् साहर्तुम् ऋज्वर्थिनाम् भिक्षात स्वमलात्म दुर्गतिधरा जस्रम् मता नः परा स्वा जीवावसथा पराधिभिदुरा शान्तात्मा भासुरा आर्तं वेद यमीड्य सारमहिमन् श्रीवत्सगौकस्पृश त्रेताङ्कस्थिर मां तनुत्वममला पाप्ता तं गिरिं वीष्टपाः यत्र तानलस प्रतापमचलत् दासे हरीन्दुस्थले वन्द्यार्यव्रज कल्पकर्त्रमदया ज्ञानप्रदा नासिन वेषं कलिविकटाशुभ हरमार्यत्रानदं वृषाद्रौ त्वं श्रीरयसे करुणारस पालितलोका हरस्य जस्रमकम् जयति सा जलधीश्वरकन्यका भवभयातुर मादृशपालिनी विकसिता रमणस्य कृपावतो मनसि पालयतो व्यसनानतम् कार्यभासा चलत् विश्वमुत्कल्पिका देवताया स्फुरत् यादृता पावनी लोकमाता मम त्रस्य ततो ज्ञानमापादयत् त्वव्ययात्मातीतम् विदिता निगमे विषमेषु तनौ रसिके निरतात् वृषभाद्रिविभौ मम दास्यवतो विमलावसथे कृपया दुरितं सहसे कमले समस्तसेव्या सदरिक्षयाधिकृति लसद्विलासा विभवप्रदा मम रविप्रभात्वं वृषरक्षिके स्फुर स्तुतक्रमे देवि जगद्धिता भुवि नाशितापत्तिना नाकसद्मादिना नादिनेत्रधुना नाखिनीं विष्णुना नापचारादि नामयात् सज्जनान् नावितुं मां विना नाश्रयान्याघना भक्तिजिह्वासुधा नित्यमिष्टक्रिया कारिका कारिका कारिका कारिका सा शुभायसि मे त्वं समृद्धिं रमे नामया नामया गृहीनस्त्वं परमे रमे रमे ह्यपाकृतापा वधिकाधिका जदा अपि त्वं नयनायनायना अहो नृकर्णोत् सर्वदा वदा सामामहतुदयस्य शयदाभा स्वरालका दासावनी वरमः भाविता नारदादिना क्षेमा पापा पिदहाया या कमलभासुरालोका सा सा वाणी सा భూమిలోనా పదాతానా ఆదిత్యైరక్షేత గ్ర్యాభీమ జీవస్తావహ్లాద సా లక్ష్మీ స్వశ్రీరా క్లేశగ్లాయ యాతు స్తోమావాస మాసవాసరసారావ్యసు కోమలం క్లాంతికృతే పద్మే వాసోప్యతి మృదుతో సాహసే నేతి సిద్ధే ఆయాసి త్వం నథమధునా చిత్రకూటి ఆయాసి త్వం తదిహ కృపయా సహ్యతాం స్వాహం మే నియతం నమాంసి విదధీమహి తే నిగమ ప్రతీప మనసామహి తే జగదంబజంబ రిపుణామహి తే మునయోజ్యంతి తవ నామహితేయనకమలాలయన్నతి భయేన జిహ్వామి మాం సవైర్నకమలాలయం హుత భుగుష్ణయా తృష్ణయా భజేయ కమలాలయం త్వహమిత పరం తన్మహో భూతాధికమలాలయం నహి భజంతి సంశ్రయా హయరూపధరో శీతలోక కలయాధునా సమస్తే జుహతే భీషణ వికాసమస్తే దురితే దేవి భవద్దృశా సమస్తే జనని తిద్భావపుషే ప్రభవపుషే సంపదాం నమస్తుభ్యం. वशित प्रशातल विभवे चल विभवे माम प्रवर्त यथा कृत सुख वहरिज निलयम वहरिज निलयम रमाभिधम ज्योति हृदय सदानम महितम महितम तदितरेषु पतनं ते प्रपन्न भारत्यागो भारत्यागोन्मुखस्य सोध्वामे कमले रक्षसि कलितो कलितोग्र दुष्कृते भयदा कृतकं स्वारं भान्तम् स्वारं भान्तम् रमेत वापाङ्गम् अर्थितर क्षोपाये प्रक्षोपाये पटो निधेहि मयि जनमनुकम्पारम्या रमे नमोदयसि कृतहित या चित्राणा या चित्राणाम् निधिस्त्वमखिलानाम् जनमनुकम्पा रम्या कम्पारम्य रमे नमोदयी कृतहित याचि त्राणा याचि त्राणाम् निधिस्त्वमखिलानाम् इत्यात्रेय श्रीवेङ्कटाक्षरि विरचिते श्रीलक्ष्मीसहस्रे चित्रस्तबको द्वाविंशत्सम्पूर्णा